64 విపశ్చిద్రాజుకు లేడీ జన్మ. విపశ్చిద్రాజు అగ్నిదేవుడు ఆ విధంగా చెప్పి వెంటనే అంతర్ధానమయ్యాడు. నా పాత సంస్కారాల బలం వల్ల నాకు దిగంతాల వరకు వెతుక్కుంటూ వెళ్లాలని, అవిద్య యొక్క అంతం ప్రత్యక్షంగా చూడాలని మళ్లీ పెరపెరలాడింది. మళ్లీ తిరగడం మొదలుపెట్టాను. మళ్లీ రకరకాల ప్రపంచాలు కనిపించాయి. అయినా నాకు అవిద్య యొక్క అంతం కనిపించలేదు. ఇలా తిరుగుతూ ఉండగా ఉండగా ఒక ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి నాకు తెగ విసుగు పుట్టింది. ఇక తిరగబుద్ధి కాలేదు. అక్కడే స్థిరంగా కూర్చుని మోక్షసిద్ధి కోసం తపస్సు ప్రారంభించాను. కొద్ది కాలంపాటు తపస్సు సాగిందో లేదో ఆ లోకపు దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చి సంభాషణ ప్రారంభించాడు. దేవేంద్రుడు నవ్వుతూ, రాజా, ఎందుకీ శ్రమ? నీకు నాకు కూడా మోక్షం రావాలంటే మధ్యలో ఒక మూగజన్మ అడ్డంగా ఉంది. అందుచేత ఈ తత్వ చింతనకు ఇది కాలం కాదు. విపశ్చిద్రాజు ఉద్దేవరాజా, నేను అల్పుణ్ణి, మానవుణ్ణి. నాకు మూగజన్మ ఎత్తే పాపం మిగిలి ఉంటే ఉండవచ్చు. తమలాంటి మహాపుణ్యాత్ములకు కూడా ఇలాంటి గతి పట్టడమేమిటి? ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. దేవేంద్రుడు, ఏం చేస్తాం విపశ్చిద్రాజా? నేనుగూడా పూర్వాభ్యాస బలం వల్ల స్వర్గ సుఖాల మోహంలో పడ్డాను. ఆ మోహ ప్రభావంలో ఒకసారి దుర్వాస మహర్షికి అపరాధం చేశాను. ఆయన శాపానికి గురయ్యాను. అందువల్ల నీతో పాటు నాకు కూడా ముగజన్మ తప్పదు. అది అలా ఉంచు. నీకేదైనా వరం కావాలంటే కోరుకో. విపశ్చిదాజు ఉద్దేవా, నేనీ అనంత సంసారంలో తిరిగి తిరిగి అలసిపోయాను. నాకు త్వరగా ముక్తి కావాలి. అదే నేను కోరుకునే వరం. దేవేంద్రుడు, విపశ్చిద్రాజా, ముక్తి అంటే నామరూపాలకు అతీతమైన విశుద్ధాత్మస్థితిని చేరుకోవడమే. ఇలాంటి విశేషాలన్నీ నువ్వు పూర్వమే బోయవాడి కథలో విని ఉన్నావు. అది ఒకరు ఇచ్చేది కాదు. కనుక మరో వరం కోరుకో. విపశ్చిద్రాజు, అయితే నేను ముగజన్మ నెత్తాక నాకు ఏం జరుగుతుందో చెప్పండి. కాలం దేవేంద్రుడు, విరాజా, ముగజన్మ అంటే లేడీ జన్మే. నీకు నాకు జన్మ రావడానికి ఇంకా చాలా పడుతుంది. అయితే చిత్రం ఏమిటంటే, నువ్వు లేడిగా ఉండగా పరమ పవిత్రమైన శ్రీరామ సభకు చేరుతావు. అక్కడ వశిష్ఠమహర్షి అనుగ్రహం వల్ల ఆ విశుద్ధాత్మను నేనే అనే తత్వజ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు లేడి జన్మను విడిచి పూర్వపు పురుషరూపాన్ని పొంది జ్ఞానాగ్నిచేత నీ శరీరబంధాన్ని దగ్ధం చేసుకోగలవు. శుభమస్తు, నేను వెళ్ళి వస్తా. ఐసర్వ్ 123. విపశ్చిద్రాజు దశరథ మహారాజా, ఇంద్రుడు ఇలా చెప్పి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి నేను జింకనవుతాను అనే స్థిర సంకల్పం నాకు పుట్టింది. ఆ వెంటనే నేనొక జింకనయ్యాను. నన్ను మీ సామంతరాజులలో ఒకడు అడవిలో చూసి పట్టుకుని నీకు కానుకగా పంపాడు. మహారాజా, సభాసదులారా, ఇది నా కథ. ఆత్మజ్ఞానం లేనిదే అవిద్య యొక్క అంతం చూడడం ఎవరికీ సాధ్యం కాదు. ఇదే నా జీవిత చరిత్ర చాటి చెప్పే నీతి. శ్రీరాముడు, విపశ్చిద్రాజా, ఒక చిన్న సందేహం. ఈ లేడీ స్వరూపం ఎక్కడో మీ సంకల్ప లోకంలో పుట్టింది. అది ఇప్పుడు మా అందరి కళ్లకు కనిపిస్తోంది. దీనిని బట్టి ఒకడి సంకల్పంలో పుట్టిన వస్తువులు ఆ సంకల్పంతో సంబంధం లేని ఇతర జీవులకు కూడా కనిపిస్తాయని చెప్పినట్లవుతోంది. ఇదెలా కుదురుతుంది? ఒకడి కళ మరొకడికి కనిపించడం లేదు కదా. విపశ్చిద్రాజు, రామ, మహర్షులు, దేవతలు మొదలైన వారి వరాల వల్లగాని శాపాల వల్లగాని ఒక్కొక్కప్పుడు ఇలాంటి సన్నివేశాలు సంభవిస్తూ ఉంటాయి. నా విషయంలోకి వచ్చేసరికి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి శాపం పెడుతూ, నువ్వు విపశ్చిద్రాజుతో కలిసి లేడీ జన్మనెత్తు అన్నాడు. అందువల్ల నా సంకల్పలోకంలో పుట్టిన లేడీ ఆ దేవేంద్రుడి లోకంలో కూడా కనిపిస్తోంది. ఇది లోక దృష్టితో చెప్పిన సమాధానం. యథార్థమైన సమాధానం వేరే ఉంది. అది చెబుతా విను. యథార్థంగా ఆలోచించి చూస్తే పరబ్రహ్మలోనే అన్నీ ఉన్నాయి. పరబ్రహ్మలోంచే అన్నీ పుడుతున్నాయి. అన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అన్నిట్లోనూ పరబ్రహ్మే ఉంది అని గదా పరబ్రహ్మను గూర్చి చెబుతున్నారు. ఇలాంటి పరబ్రహ్మ విషయంలో ఇది కుదురుతుందని, ఇది కుదరదని నియమం ఎవడు పెట్టగలడు? ఒకడి సంకల్పంలో పుట్టిన విషయాలు మరొకడి సంకల్పంలో కలవవు అనే మాట కుదురుతుంది, అవి కలుస్తాయి అనే మాట కుదురుతుంది. అహోను విషమామాయ మనోమోహ విధాయిని విధేహ ప్రతిషేధాశ్చ యదేకత్ర స్థితిం గతాః ఇదృశీ బ్రహ్మ సతేష యదేవాత్మానమాత్మన నీ డొట్ ఉడొట్స 159 శ్లోక్ 41-42. జీవులకు మోహాన్ని కలిగించే మాయ ఆశ్చర్యకరమైనది. అవును కాదులు రెండు దాంట్లో ఒకే చోట కలిసిపోతూ ఉంటాయి. పరబ్రహ్మ శక్తి కూడా ఇలాంటిదే. అది తనను తనే తనతో సృష్టి చేసుకుంటుంది, తనతో అంటే తను అనే సాధనంతో. అంతేగాదు, ఈ బ్రహ్మసత్త వల్లనే బ్రహ్మను కప్పివేసే అవిద్యకు సత్త ఉనికి ఏర్పడుతోంది. దాని ద్వారానే పంచభూతాలకు సత్త ఏర్పడుతోంది, వాటి ద్వారా వివిధ ప్రపంచాలకు సత్త ఏర్పడుతోంది. దీనిని బట్టి ఆలోచిస్తే వేరు వేరుగా కనిపించే ఈ ప్రపంచాలన్నీ ఒకటే అని చెప్పాలా, దేనికది వేరని చెప్పాలా? ఈ ప్రపంచాలుగాని వాటిని గురించిన జ్ఞానంగాని అజ్ఞానంగాని సత్యాలని చెప్పాలా అసత్యాలని చెప్పాలా? తజ్ఞజ్ఞతాతజ్ఞజ్ఞతే చేహన సతీ నాప్యసత్స్థితి సత్యే సదసతి చైకం కాష్ఠమోన మితోఖిలం నీ తట్ వృట్స 159 శ్లోక్ 60. జ్ఞానాజ్ఞానాలు సత్యాలు కావు, అసత్యాలు కావు. సత్యాసత్యాలు రెండు సత్యాలే, రెండు ఒకటే. ఆయసర్ 124. ఇక్కడ ఏ మాటలు అతకవు, కట్టెలాంటి కాష్ఠమోనమే ఇక్కడ సముచితం. అలాంటి ఈ సృష్టి విలాసంలో గత జీవుల పరంపరలు అడుగడుగునా సృష్టులు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఒకదానితో ఒకటి కలగలసిపోతున్నాయి, కొన్ని విడివిడిగా ఉంటున్నాయి. ఇలా కలగుర గంపగా ఉన్న ఈ సృష్టి పరంపరలో ఒకటి మరొక చోట కనిపిస్తుందని గాని కనిపించదని గాని నియమం ఎక్కడుంది? అన్నీ ఆయా జీవుల కర్మశేషాలలో ఉండే సామ్య వైషమ్యాలను బట్టి సాగిపోతూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. స 159. విపశ్చిద్రాజు ఇలా చెబుతూ ఉండగానే సూర్యాస్తమయం దగ్గరికొచ్చింది. ఆనాటికి సభ ముగిసింది. మరునాడు సభలో వశిష్ఠ మహర్షి తన ప్రసంగాన్ని ఇలా ప్రారంభించాడు.